ప్రతూవృత్తం వాజిన్, ప్రతూవృత్తమిది ప్రతూవృత్తం వాజిన్నాద్రవ ఆద్రవ ద్రవవరిష్ఠాం వరిష్ఠామను అను సంవతం సంవతమిది సంవతం దివితే ఏ జన్మ జన్మ పరమం పరమమంతరిక్షే అంతరిక్షే తవ తవ నాభిః నాభిః పృథివ్యాం పృథివ్యామధి అధియోనిః యోనిరిక్ ఇంద్యాకాభ్యే రాసాభం రాసాభై యువం యువమస్మిన్ అస్మిన్ యామే యామే విషన్వసు విషన్వసు ఇది విషన్ వసు అగ్నిం భరంతం భరంతమస్మయం అస్మయమిత్యస్మయం యోగే యోగే తవస్కారం యోగే యోగ ఇది యోగే యోగే తవస్కారం వాజే వాజే తవస్కారమితి తవస్కారం వాజే వాజే హవామహే వాజే వాజయితి వాజే వాజే హవామహితి హవామహే సఖాయ ఇంద్రం ఇంద్రమూతయే ఊతయ్యూతయే ప్రతోర్వన్యే ప్రతోర్వన్నితి ప్రతూర్వన్ ఏహ్యవక్రామన్ అవక్రామన్నషష్ఠీ అవక్రామన్నిత్యవక్రామన్ నదస్తీ రుద్రస్య గాణాపత్యం గాణాపత్యం మయోభూ గాణాపత్యమితి గాణపత్యం మయోభూరేహి మయోభూరితి మయ భూ ఏహి ఇహ్యురు ఉర్వంతరిక్షం అంతరిక్షం వి వీ స్వస్తిగం యోతి స్వస్తిగం యోతిరభాయాని స్వస్తిగం యోతిరితి స్వస్తి గౌన్ యోతి అభాయాని కృణ్వన్ కృణ్వన్ ఓష్ణా ఓష్ణా సయుజా సయుజా సహ సయుజేతి సయుజా సహ పృథివ్యా పృథివ్యా సతస్థాతి సతస్థాదగ్నిం సతస్థాది సతస్థాదే అగ్నిం పూరీష్యం పురీష్యమంగిరస్వతి అంగిరస్వదాభార ఆభార భరాచ్ఛా అచ్చేమ ఇమో భరిష్యామ భరిష్యామ ఇతి భరిష్యామ అంబగ్ని అగ్నిరుషసాం ఉషసామగ్రం అగ్రామక్ష్యత్ అరక్షదను అన్వహాని అహాని ప్రథమ ప్రథమో జాతవేదా జాతవేదా ఇది జాత వేదా అనుసూర్యస్య సూర్యస్య పురుత్రా పురుత్రా చ పురుత్రేతి పురుత్రా చ రశ్మీ రశ్మీనను అనుద్యావా పృథివీ ద్యావా పృథివీ ఆదగంథ ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ ఆతగంథ తతంతేతి తతంథ ఆగత్య వాజీ ఆగత్యేత్యాగత్య వాజ్యధ్వానం అద్వానాం సర్వాః సర్వా మృధాః మృధోవి విధూనుతే ధూనుత ఇది ధూనుతే అగ్నీయం సధస్తే సధస్తే మహతి సధస్త ఇది సధస్తే మహతి చక్షూషా చక్షూషాని నిచీకీషతే చికీషత ఇది చికీషతే ఆక్రమ్య వాజిన్ ఆక్రమ్యేత్యాక్రమ్య వాజిన్ పృథివీం పృథివీమగ్ని అగ్నిమిచ్చ ఇచ్చరుచాత్మం త్వమితి త్వం భూమేర్వృత్తాయ వృత్తాయ నః నో బ్రూహి బ్రూహియతాః యతఃఖనేమ ఖనేమతం తం వయం వయమితి వయం ద్యౌస్తే తే పృష్ఠం పృష్ఠం పృథివీ పృథివీ సతస్థం సతస్థమాత్మా సతస్థమితి సతస్థం ఆత్మాంతరిక్షం అంతరిక్షాం సముద్ర సముద్రో యోనీ యోనిరితి యోనీ విఖ్యాయ చక్షుషా విఖ్యాయేతి విఖ్యాయ చక్షుషా త్వం త్వమభి అవితిష్ఠ తిష్ట పృతన్యత పృతన్యత ఇతి పృతన్యత ఉత్క్రామ క్రామ మహతే మహతే సౌభాగాయ సౌభాగాయాస్మాత్ అస్మాదాస్థానాత్ ఆస్థానాద్రవినోదా ఆస్థానాదిత్యా స్థానాత్ ద్రవినోదా వాజిన్ ద్రవినోదా ఇది ద్రవిణ వాజిన్నితి వాజిన్ వయగ్రశ్యామ శ్యామ సుమతౌ సుమతౌ పృథివ్యా సుమతా ఇతి సుమతౌ పృథివ్యా అగ్నిం అగ్నిం ఖనంత ఖనంత ఉపస్థే ఉపస్థే అస్యా ఉపస్థైత్యుపస్థే అస్యా ఇత్యస్యా ఉదక్రమీర్ అక్రమీర్ద్రవినోదా ద్రవినోదా వాజీ ద్రవినోదా ఇది ద్రవిణ వాజ్యర్వా అర్వాకా అకస్సు అకరిత్యకాసు లోకం లోకాం సుకృతం సుకృతం పృథివ్యాం సుకృతమితి సుకృతం పృథివ్యామితి పృథివ్యాం తటఃఖనేమ ఖనేమ సుప్రదీకం సుప్రదీకమగ్నిం సుప్రదీకమితి సుప్రదీకం అగ్నిగ్రస్వాహ స్వరుహానా స్వరితి స్వాహ గృహానా అధి అధినాకం నాకముత్తమం ఉత్తమమిత్యుత్తమం ఆత్వాదిగర్మి దిగర్మి మనసా మనసా ఘతేన ఘతేన ప్రతిక్షియంతం ప్రతిక్షియంతం భువనాని ప్రతిక్షియంతమితి ప్రతిక్షియంతం భువనాని విశ్వా విశ్వేతి విశ్వా ఋసంతీరస్తా వయసా వయసా బృహంతం బృహంతం వితిష్టం వితిష్టమన్నై అన్నైరభసం రభసం దృశానం దిశానమితి దిశానం ఆ విశ్వతః విశ్వత ప్రత్యంచం ప్రత్యంచం జిఘర్మి జిఘర్మ్య రక్షసా అరక్షసా మనసా మనసా తత్ తద్యూషేత యుషేతేతి యుషేత మర్యశ్రేయస్పృహయద్వర్ణ మర్యశ్రీరితి మర్యశ్రీ స్పృహయద్వర్ణ అగ్ని స్పృహయద్వర్ణ ఇది స్పృహయత్ వర్ణ అగ్న్యర్ణ నాభిమిషే అభిమిషే తన్వా అభిమిషైత్యభిమిషే తన్వా జద్భూరాణ జద్భూరాణ ఇది జద్భూరాణ పరివాజపతి వాజపతి కవి వాజపతిరి వాజపతి కవిరగ్ని అగ్నిర్హవ్యాని కవ్యాణ్యక్రమీర్ అక్రమీదిత్యక్రమీర్ దశద్రత్నాని రత్నాని దాసుషే దాసుషితి దాసుషే పరిత్వా త్వాగ్నే అగ్నే పురం వరపురం వయం వయం విప్రం విప్రాం సహస్య సహస్య ధీమహి ధీమహీతి ధీమహి ద్విషద్వర్ణం దివే దీవే ద్విషద్వర్ణమితి ద్విషది వర్ణం దివే దీవే భేత్తారం దివే దీవైతి దివే దీవే భేత్తారం భంగురావతాం భంగురవతామితి భంగుర వతాం త్వమగ్నే అగ్నేద్యుభిః యుభిరాశు సుక్షణీః యుభిర్యుభిః ఆశు సుక్షణీరగ్రః అభ్యోష్మానః అశ్మానస్పరి పరీతి పరీ వనేభ్యవోషీభ్యః ఓషజీభ్యో నృణాం నృణాన్ రేపతే నృపతే జాయసే నృపతీ నృపతే జాయసే శుచీ శుచిరి శుచీ పృథివ్యా సదస్థాత్ సదస్థాదగ్ని సదస్థాది సధ సాపి అగ్నిం పూరీష్యం పురీష్యమంగిరస్వతి అంగిరస్వత్ఖనామి ఖనామీతి ఖనామి జ్యోతిష్మంతం త్వాగ్నే అగ్నే సుప్రతీకం సుప్రతీకమజస్వేన సుప్రతీకమితి సుప్రతీకం అజస్వేన భానునా భానునాదీద్యతం దీద్యతమితి దీద్యతం శివం ప్రజాభ్యాః ప్రజాభ్యో హీంసంతం ప్రజాభ్యైతి ప్రజాభ్యాః అహీంసంతం పృథివ్యాః పృథివ్యాః సతస్థాత్ సతస్థాదగ్నిం సతస్థాదితి సతస్థాత్ అగ్నిం పూరీష్యం పురీష్యమంగిరస్వతి అంగిరస్వత్ఖనామః ఖనామయితి ఖనామః అపాం పృష్టం పృష్టమసి అసి యోనిః యోనిరగ్నే అగ్నే సముద్రం సముద్రమభితః అభితః పిన్వమానం పిన్వమానమితి పిన్వమానం బద్ధమానో మహాన్ మహాచ ఆచ చతుష్కరే పుష్కరే దివః దివో మాత్రజ మాత్రజ వరిమ్నా వరిమ్నా ప్రథస్వ ప్రథస్వేతి ప్రథస్వ శర్మ చస్థః స్థో వర్మ వర్మ చస్థః స్థోచ్ఛిద్రే అచ్ఛిద్రే బహులే అచ్ఛిద్రే ఇత్యచ్ఛిద్రే బహులే ఉభే బహులే ఇది బహులే ఉభే ఇత్యుభే యజస్వతీ సం యజస్వతీ ఇది యజస్వతీ సంవసాథాం వసాథాం ఘృతం ఘృతమగ్నిం అగ్నిం పూరీష్యం పురీష్యమితి పురీష్యం సంవసాథాం అసాధాగ్రస్వర్విదా స్వర్విదా సమీచీ స్వర్విదేతి స్వ విదా సమీచీ ఉరసా సమీచీ ఇది సమీచీ ఉరసాత్మనాత్మనేమనా అగ్నిమంత అంతర్భరిష్యంతీ భరిష్యంతీ జ్యోతిష్మంతం భరిష్యంతీ భరిష్యంతీ జ్యోతిష్మంతమజస్రం అజస్రమితి పురీష్యోసి అసి విశ్వభారా విశ్వభారా అథర్వణర్వా విశ్వభారా ఇది విశ్వభారా అథర్వణర్వా ప్రథమ ప్రథమోని నిరమంథత్ అమంథదగ్నే అగ్నయిత్యగ్నే స్వామగ్నే అగ్నే పుష్కరాద్ పుష్కరాదధి అధ్యథర్వా అథర్వాణి నిరమంథత అమంథతేత్యమంథత నోధ్నో విశ్వస్య విశ్వస్య బాధతాః బాధత ఇతి బాధతాః తముత్వా ఊన్యుత్యోం త్వాదధ్యం దధ్యం ఋషీః ఋషిః పుత్రః పుత్ర ఈధే ఈధే అథర్వణః అథర్వణ ఇత్యథర్వణః వృత్రహణం పురందరం వృత్రహణమితి వృత్రహణం పురందరమితి పురం దరం తముత్వా ఊన్యుత్యోం త్వా వాచ్యః పాచ్యో విషా ఋషాసం సమీధే ఈదే దస్యుహంతామం దస్యుహంతామమితి దస్యుహం తామం ధనంజయాం రణే రణే ధనంజయమితి ధనం జయం రణే రణ ఇతి రణే రణే సీదహోతః హోతస్వే హోదరి హోతః స్వో లోకే ఊన్యుత్యూన్ లోకే చీకిత్వాన్ చికిత్వాన్ సాదయ సాదయా యజ్ఞం యజ్ఞాం సుకృతస్య సుకృతస్య యోనౌ సుకృతస్యేతి సుకృతస్య యోనాయితి యోనౌ దేవావీర్దేవాన్ దేవావీరితి దేవ అవీ దేవాన్ హవిషా హవిషా యజాసి యజాస్యగ్నే అగ్నే బృహత్ బృహద్యజమానే యజమానే వయా వయోధా అదితీనా విహోతా హోతా హోతృషదని హోతృషదని విదాన హోతృసదనైతి హోతృ సదనే విదానస్తేషోదీ దివాన్ దీదివాసదత్ దీదివానితి దీది పాన్ అసదత్సుదక్షా సుదక్షితి సుదక్షా అదబ్ధౌరత ప్రమతిర్వశిష్ట అదబ్ధౌరత ప్రమతిరిత్యబ్ధౌరత ప్రమతి వశిష్టసహస్రం వర సహస్రం వరశుచీజిహ్వ సహస్రం వర ఇది సహస్రం వర శుచీజిహ్వో అగ్ని శుచీజిహ్వైతి శుచి జిహ్వ అగ్నిరిత్యగ్ని సాం సీదస్వ సీదస్వ మహాన్ మహాసి అసి శోచస్వ శోచస్వ దేవమీతామహ దేవమీతామ ఇది దేవ ఈతామహ విధూమం ధూమమగ్నే అగ్నే అరుషం అరుషం మీయేద్య మీయేద్య సృజ సృజ ప్రశస్త ప్రశస్త దర్శతం ప్రశస్తేతి ప్రశస్త దర్శతమితి దర్శతం అపో దేవీ దేవీరుప ఉపసృజ సృజ మధుమతీ మధుమతీరయక్ష్మాయ మధుమతీరి మధు మతీ అయక్ష్మాయ ప్రజాభ్యా ప్రజాభ్యైతి ప్రజాభ్యా ఆస్థానాదుతే ఆస్థానాదిత్యా స్థానాదే ఉజ్జీహతా జిగతామోషాధయ ఓషాధయస్సు విప్లా సువిప్లా ఇది సువిప్లా సందే వాయు వాయు మాతరిష్ మాతరిష్దాయ ఉత్య హృదయం హృదయం యద్వికస్తం వికస్తమితి వికస్తం యో దేవానాం దేవానాం చరసి చరసి ప్రాణసేన ప్రాణసేన కస్మై కస్మై దేవ దేవషే వషాణస్తు అస్సు తుభ్యం తుభ్యమితి తుభ్యం సుజాతో జ్యోతిషా సుజాత సుజాత జ్యోతిషా సహ సహ శర్మ శర్మవరూథం వరోచమాసజతి ఆసజతి అసదత్స్వాహ స్వరితి స్వాహ వాసో అగ్నే అగ్నే విశ్వరూపం విశ్వరూపాంసం విశ్వరూపమితి విశ్వరూపం సంయస్వ యస్వ విభావసో విభావసో ఇది విభావసో ఉదుతిష్ట ఓం తిష్టస్వధ్వర స్వధ్వరా వా స్వధ్వరేతీసు అధ్వర అవాన నో దేవ్యా దేవ్యా ధియా ధియేతి ధియా దిశే చాసా భాసా బృహత బృహతాసు సుక్వనీ సుశుక్వనిరాగ్నే సుశుక్వనిరితి సుక్వనీ ఆగ్నే అగ్నేయాహి యాహి సుషస్తిభిః సుషస్తిభిరితి సుషస్తిభిః ఊర్ధ్వపూషుణాః ఊంయిత్యూన్ సునాః న ఊతయే ఊతయే తిష్ఠా తిష్ఠాః దేవః దేవో న సవిత సవితేతి సవిత ఊర్ధ్వో వాజస్య వాజస్య సనీత సనీతాయత్ యదంగిభిః అంగిభిర్వాగద్భిః అంగిభిరిత్యంగిభిః వాగద్భిర్విహ్వయామహే వాగద్భిరితి వాగద్భిః విహ్వయామహితి విహ్వయామహే స జాతః జాతో గర్భాః గర్భో అసి అసి రోదస్యోః రోదస్యోరగ్నే అగ్నే చారుః చారుర్విభృతః విభృత ఓషధీషు విభృత ఇతి విభృతః ఓషధీషిత్యోషధీషు చిత్రశిశుః శిశుః పరి పరితమాగ్నసి తమాగ్రశ్రూన్ అర్తూన్ ప్రమాతృభ్యా మాతృభ్యో అధి మాతృభ్యై మాతృభ్యా అధి కమి క్రదత్ కమి క్రదద్గా ఇది గా స్థిరోభావ వీర్ద్వంగ ఆసు వీర్ద్వంగయతి వేలు అంగ ఆశుభవ భవీ వాజర్వన్ అర్వన్నిత్యర్వన్ పృషద్భవ భవ సుషదా సుషదస్వం సుషదైతి సుషదా త్వమగ్నే అగ్నే పూరీషవాహరణ పురీషవాహరణ ఇది పురీష వాహరణ శివోభవ భవ ప్రజాభ్యో మానుషీభ్య ప్రజాభ్యై ప్రజాభ్య మానుషీభ్యస్వం త్వంగిర అంగిరైత్యంగిర మాద్యావాథివీ ద్యావాథివీ అభి ద్యావాథివీ ఇది ద్యావాథివీ అభిశోచీ శోచీయమ్మా మాంతరిక్షం అంతరిక్షం మా మా వనస్పతీ వనస్పతీమిది వనస్పతీ ప్రైతు ఏతు వాజీ వాజీ కనిక్రదత్ కనిక్రదం నానాగత్ నానాగద్రాసభ రాసభస్పత్వేదివత్వాగ్ని అగ్నిం పూరీష్యం పురీష్యం మా మా పాది ఆద్యాయూష ఆయూష పురా పురేతి పురా వృషాగ్ని అగ్ని వృషాణం వృషాణం పరం పరం నవాం అపాం గర్భం గర్భాం సముద్రియం సముద్రియమితి సముద్రియం అగ్న ఆయాహి ఆయాహి రాహి వీతయే వీతయతి వీతయే ఋతాం సత్యం సత్యమృతం ఋతాం సత్యం సత్యమగ్ని అగ్నిం పూరీష్యం పురీష్యామంగిరస్వత్ అంగిరస్వద్భరామ భరామయితి భరామ ఓషధయ ప్రతి ప్రతి మోదధ్వం మోదధ్వమగ్ని అగ్నిమేతం ఏదాం శివం శివమాయంతం ఆయంతమభి ఆయంతమిత్యాయంతం అభ్యత్ర అత్ర యుష్మా యుష్మా ఇతి యుష్మా యస్యన్ విశ్వాహ యస్యన్నితి అస్యన్ విశ్వా అనీరా అనీరా అమీవా అమీవా నిషీదన్ నిషీదన్ నః నిషీదన్నితి నిషీదన్ నో అప అప దుర్మతి దుర్మతి జహి దుర్మతిమితి దుర్మతి జహీతి జహి ఓషధయ ప్రతి ప్రతి గృభ్రీత గృభ్రీత పుష్పవతీ పుష్పవతీ సుపిప్పలా పుష్పవతీరితి పుష్పవతీ సుపిప్పలా ఇది సుపిప్పలా అయం వా వో గర్భ గర్భరిత్యా తృతీయ ప్రత్నం ప్రత్నాం సభస్థం సభస్థమాసదత్ సభస్థమితి సభస్థం ఆసదత్ అసదదిత్యసదత్ పాజస పాజసా పృథునా పృథునా సోసూచాన సోసూచానో బాధస్వ బాధస్వద్విష ద్విషో రక్షసా రక్షసో అమీవా అమీవాయిత్యమీవా సుశర్మాణ బృహత సుశర్మాణితి సుశర్మాణ బృహత శర్మాణి శర్మాణి శ్యాం శ్యామగ్నే అగ్నేరహం అహాం సుభవస్య ప్రణీతౌ సుభవస్యేతి సుభవస్య ప్రణీత ఇది ప్రణీతౌ ఆపోహి హిష్ఠా స్థానయో భువా మయో భువస్థా మయో భువైతి మయ భువా తానా నవోద్యే ఓద్యే దధాతన దధాతనేతి దధాతన మహేరణాయ ప్రణాయ చక్షసే చక్షసైతి చక్షసే యోవాహ శివతామః శివతామోరసాః శివతామయే శివ కామః రసస్తస్య తస్య భాజయత భాజయతేహ ఇహనాః నైతీనః ఉషతీరివ మాతరాః ఉషతీరివేత్యుషతీ ఇవ మాతర ఇతి మాతరాః తస్మాహరం అరం గమామ గమామవః వో యస్య యస్య క్షయాయ క్షయాయ జిన్వథ జిన్వథేతి జిన్వథ ఆపో జనయథ జనయథ చ చనః నైతీనః మిత్రస్సాం సృజ్య సాం సృజ్య పృథివీం సాం సృజ్యేతి సం సృజ్య పృథివీం భూమిం భూమిం చ జ్యోతిషా జ్యోతిషా సహ సహేతి సహ సుజాతం జాతవేజసం సుజాతమిది సుజాతం జాతవేజసమయక్ష్మాయ జాతవేజసమితి జాతవేజసం అయక్ష్మాయ వాసం సాం సృజామి సృజామి ప్రజాభ్యః ప్రజాభ్యైతి ప్రజాభ్యః రుద్రాస్సాం సృజ్య సాం సృజ్య పృథివీం సాం సృజ్యేతి సం సృజ్య పృథివీం బృహద్ బృహజ్యోతిః జ్యోతిస్సం సమీధిరే ఈధిర ఇతీధిరే తేషాం భానుః భానురజస్రః అజస్రయిత్ ఇక్షుక్రః శుక్రో దేవేషు దేవేషు రోచతే రోచత ఇతి రోచతే సాం సృష్టాం వసుభిః సాం సృష్టామిది సం సృష్టాం వసుభిరుద్రైః వసుభిరిది వసుభిః రుద్రైర్ధీరైః ధీరైః కర్మణ్యాం కర్మణ్యాం మృదం మృదమితి మృదం అస్త్రాభ్యాం మృద్వీం మృద్వీం కృత్వా కృత్వా సినీవాలీ కృణోతు కృణోతు తాం తామిది తా సినీవాలీ శూకపర్దా సుఖపర్దా సుకురీరా సుఖపర్దేరీషు కపర్దా సుకురీరా సోపసా సుకురీరేతీషు కురీరా సోపసేతీషు ఔపసా సా తుభ్యం తుభ్యమదితే మదితే మహీ మహ్యోఖాం ఓఖాం ముఖాం దధాతు దాతు హస్తయో హస్తయోరితి హస్తయో ఉఖాం క్రీణోతు క్రీణోతు శక్త్యా శక్త్యా బాహుభ్యాం బాహుభ్యామదీతిః బాహుభ్యామితి బాహుభ్యాం అదీతిర్ధియా ధీయతి ధియా మాతా పుత్రం పుత్రం యథా యథోపస్థే ఉపస్థే సా ఉపస్థిత్యుపస్థే సాగ్నిం అగ్నిం బిభర్తు బిభర్తు గద్భే గద్భ ఏత్యా మకస్య శిరాః శిరోసి అశివసావః అశావస్త్వా వాణ్వంతు కృణ్వంతు గాయత్రేణ గాయత్రేణ ఛందసా ఛందసాంగిరస్వత్ అంగిరస్వద్ధ్రువా ధ్రువాసి అసి పృథివీ పృథివ్యాసి అసి ధారయ ధారయామయి మయి ప్రజా ప్రజాగ్నిరాయ ప్రజామితి ప్రజా రాజస్కోషం కోషం గోపత్యం గోపత్యాం సువీర్యం సువీర్యాం సజాతాన్ సువీర్యమితి సువీర్యం సజాతాన్ యజమానాయ సజాతానితి సజాతాన్ యజమానాయ రుద్రాః రుద్రాస్త్రైష్టోభేన త్రైష్టోభేనాంతరిక్షం త్రైస్తోభేనేతి త్రైస్తోభేన అంతరిక్షమాదిత్యాః ఆదిత్యా జాగ్రతేన జాగ్రతేన ద్యౌర్విశ్వే విశ్వేత్వా త్వా దేవాః దేవా వైశ్వానరాః వైశ్వానరాకృణ్వంతు కృణ్వంతానుష్టుభేన ఆనుష్టుభేన ఛందసా ఆనుష్టుభేనేత్యాలు స్తుభేన ఛందసాంగిరస్వతి అంగిరస్వద్రువా ధ్రువాసి అసి దిశాః దిశోసి అస్య దిత్యై అదిత్యై రాస్నాః రాస్నాసి అస్య దీతిః అదీతిష్టే తే బిలం బిలం గృభ్రాతు గృభ్రాత్తి గృభ్రాతు కృత్వా యసా సా మహీ ముఖాం ముఖాం మృణ్మయీం మృణ్మయీం యోనిం మృణ్మయీమితి యోనిమగ్నయే అగ్నయైత్యగ్నయే పుత్రేభ్య ప్రాయచ్ఛతి అయచ్చదీతి అదీతి శ్రవయా శ్రవయామితి వసవస్వా త్వా ధూపయంతు ధూపయంతు గాయత్రేణ గాయత్రేణ ఛందసా ఛందసాంగిరస్వతి అంగిరస్వద్రుద్రా రుద్రాస్త్రైష్టోభేన తైష్టోభేనాదిత్యా తైస్తోభేనేదిత్రైస్తోభేన ఆదిత్యా జాగరతేన జాగరతేన విశ్వే విశ్వే త్వా దేవాః దేవా వైశ్వానరాః వైశ్వానరా ధూపయంతు ధూపయంతానుష్టుభేన ఆనుష్టుభేన ఛందసా ఆనుస్తుభేనేత్యాను స్తుభేన ఛందసాంగిరస్వతి అంగిరస్వరింద్రా ఇంద్రో వరుణ వరుణో విష్ణోః విష్ణుస్త్వా ధూపయతు ధూపయత్తితి ధూపయతు అదీతిష్ట్వా త్వా దేవీ దేవీ విశ్వదేవ్యావతీ విశ్వదేవ్యావతీ పృథివ్యాః విశ్వదేవ్యవతీతి విశ్వదేవ్యావతీ పృథివ్యా సధస్థే సధస్థే అంగిరస్వతి సధస్థితి సధస్థే అంగిరస్వత్ఖనతు ఖనత్వవట అవట దేవానాం దేవానాం త్వా పత్నీః పత్నీయద్దేవీః దేవీయర్విశ్వదేవ్యావతీ విశ్వదేవ్యావతీ పృథివ్యాః విశ్వదేవ్యవతీరితి విశ్వదేవ్యవతీః పృథివ్యా సధస్థే సధస్థే అంగిరస్వత్ సధస్థ ఇతి సధస్థే అంగిరస్వద్దధతు దధతు ఖే ముఖే ధిషణాః ధిషణాః అభి అభి ఇంధతాం ఇంధతాం వరోత్రీః వరోత్రీ శ్రవయంతు శ్రవయంతు గ్నాః గ్నాః పతంతు పతంతు జనయః జనయోచ్ఛిన్న పత్రాః అచ్ఛిన్న పత్రా ఇత్యచ్ఛిన్న పత్రాః మిత్రస్య చర్షణీ ధృతాః చర్షణీ ధృతో వాః చర్షణీ ధృత ఇతి చర్షణీ ధృతాః అవో దేవస్య దేవస్య సానసీ సానసీతి సానసీ ద్యుమ్నం చిత్రశ్రావస్తమం చిత్రశ్రావస్తమమితి చిత్రశ్రావః తమం దేవస్వా త్వా సవిత సవితోత్ ఉద్వవతు సుపాణి సుపాణి స్వంగురిః సుపాణిరితి సుపాణిః స్వంగురిస్తు బాహుః సంగురిరితి సు అంగురిః సుబాహురుత సుబాహురితి సు బాహుః ఉత శక్త్యా శక్తేతి శక్త్యా అవ్యసమానా పృథివ్యాం పృథివ్యామాశాః ఆశా దిశాః దిశ ఆప్రేణ ఆప్రేణ ప్రణేతి ప్రణ ఉత్థాయ బృహతి బృహతీ ధారా భవోత్ ఉదోతిష్ట భూమిత్యో తిష్టధ్రువా ధ్రువాత్వం త్వమితి త్వం మిత్రైతాం ఏతాం తే తముఖాం ముఖాం పరీ పరీ దదామి దదామ్యభిత్యై అభిత్యా ఏషా ఏషా మా మా భేది భేదీతి భేది పశావస్వాచ్ఛిందంతు ఆచ్ఛిందంతు ఛిందంతితి ఛిందంతు ఆభూతిమగ్నిం ఆభూతిమిత్యాహూతిం అగ్నిం ప్రయుజం ప్రయుజగ్గ స్వాహ ప్రయుజమిది ప్రాక్విజం స్వాహమనా మనా మేధాం మేధాం చిత్తం చిత్తం విజ్ఞాతం విజ్ఞాతం వాచః విజ్ఞాతమిది విజ్ఞాతం వాచో విధేతిం విధేతిమగ్నిం విధేతిమిది విధేతిం అగ్నిం ప్రయుజం ప్రయుజగ్రస్వాహ ప్రయుజమిది ప్రాక్విజం స్వాహ ప్రజాపాతయే ప్రజాపాతయే మనవే ప్రజాపాతయే ప్రజాపాతయే మనవేగ్నయే అగ్నయే వైశ్వానరాయ వైశ్వానరాయేతి వైశ్వానరాయ మాసు సుభిత్థాః మిత్థామా మాసు సురీషః ఇషోమ్ర అంబర్జిష్ణు ధృష్ణువీరయస్వ వీరయస్వసు స్వితిసు అగ్నిశ్చ చేదం ఇదం కరిష్యసః కరిష్యత ఇతి కరిష్యతః బ్రహ్మస్వదేవి దేవి పృథివీ పృథివీస్వస్తయే స్వస్తయ ఆసురీ ఆసురీ మాయా మాయా స్వధయా స్వధయా కృతా కృతాసి అసీత్యసి దుష్టం దేవేభ్యః ఇదం ఇదమస్తు అస్తు హవ్యం హవ్యమరిష్టా అరిష్టాత్వం త్వముత్ ఉదీహి ఇది యజ్ఞే అస్మిన్ అస్మిన్నిత్యస్మిన్ ద్రన్న సర్పిరాసుతిః ద్రన్న ఇతి ద్రు అన్నః సర్పిరాసుతిః ప్రత్నః సర్పిరాసుతిరితి సర్పిః ఆసుతిః రత్నో హోతా హోతా వరేణ్యః వరేణ్య ఇతి వరేణ్యః సహస పుత్రః పుత్రో అద్భూతః అద్భూత ఇత్యద్భూతః పరస్య అధి సంవతః సంవతో వరాన్ సంవత ఇతి సంవతః అవరావ్ అభి అభ్యాతరా ఆతరా తరేతీతర యత్రాహం అహమస్మి అస్మితాన్ తావ్ పరవ అవేత్యవ పరమస్యాః పరావతాః పరావతో రోహితశ్వః పరావత ఇతి పరావతాః రోహితశ్వ ఇహ రోహితశ్వ ఇతి రోహిత్ అశ్వః ఇహాగహి ఆగహి గహీతి గహి పురీష్యః పురుప్రియః పురుప్రియోగ్నే పురుప్రియ ఇతి పురుప్రియః అగ్నే త్వం త్వమంతర తరా మృధాః మృధ ఇతి మృధాః యదగ్నే అగ్నే కాలి కాలియాని కాలీచిత్ చిదాతే ఆదే ఏ దారూణి దారూణి దద్మసి దద్మసీతి దద్మసి సర్వంతతే తదస్తు అస్తు తే ఘృతం ఘృతం తతే తద్యూషస్వ యుషస్వ యవిష్ఠ్యా యవిష్ఠేతి యవిష్ఠ్యా యదత్తి అత్యోపజిహ్వీకా ఉపజిహ్వీకాయతే ఉపజిహ్వికేత్యోప జిహ్వీకా యద్వమ్రః వమ్రో అధిసత్పది అధిసత్పదీత్యతి సర్పది సర్వం తతే తదస్తు అస్తు తే ఘృతం ఘృతం తత్ తజ్జోషస్వ యుషస్వ యవిష్ఠా యవిష్ఠేతి యవిష్ఠా అహారహర ప్రజావం అహారహరిత్యహాహ అహః అప్రయావం హరంతః అప్రయావమిత్యప్రగ్రావం ధరంతోశ్వాయేవ అశ్వాయేవ తిష్ఠతే అశ్వాయేవేత్యశ్వాయ ఇవ తిష్ఠతే నాసం నాసమస్మై అస్మాయిత్యస్మై రాయస్కోషేణ పోషేణ సమ్ సమిషా ఇషామదంత మదంతోగ్నే అగ్నేమా మాతే తే ప్రతివేశాః ప్రతివేశారిషామ ప్రతివేశా ఇతి ప్రతివేశాః ఋషామేతి ఋషామ నాభారాపృథివ్యాః పృథివ్యాః సమిధానే సమిధానే అగ్నౌ సమిధాన ఇతి సమిధానే అగ్నౌ రాజః రాజస్పోషాహాయ పోషాహాయ బృహతే బృహతే హవామహే హవామహ ఇతి హవామహే ఇదం మదం బృహదుఃఖం ఇదం మదమితి ఇదం మదం బృహదుఃఖం యజత్రం బృహదుఃఖమితి బృహతి దుఃఖం యజత్రం ఏదారం ఏదారమగ్నిం అగ్నిం పృతనాసు పృతనాసు సాసహిం ససహిమితి ససహిం యాస్సేనాః సేనా అభీత్వరీ అభీత్వరీరావ్యాజినీ అభీత్వరీరిత్యాదీ ఆవ్యాధినీరుగణాః ఆవ్యాధినీరిత్యాః రాజినీః ఉగణాగుతా ఉతేత్యుతా యే స్తేనాః స్తేనాయే యే చ తస్కారాః తస్కారాస్తాన్ తాగ్రస్తే తే అగ్నే అగ్నేపి అపి దధామి దధామ్యాస్యే ఆస్య ఇత్యాస్యే దగ్గష్ట్రాభ్యాం మలింలోన్ మలింలోన్ జంభీః జంభీస్తస్కారాన్ తస్కారా ఉత ఉతేచ్యుత హనుభ్యాగ్గస్తేనాన్ హనుభ్యామితి హనుభ్యాం స్తేనాన్ భగవః భగవస్తాన్ భగవయితి భగవః తాభ్యస్త్వం త్వం ఖాద ఖాద సుఖాదితాన్ సుఖాదితానితి సుఖాదితాన్ ఏ జనేషు జనేషు మలింలావః మలింలావస్తేనాసాః స్తేనాసస్తస్కారాః తస్కరావనే వన ఇది వనే ఏ కక్షేషు కక్షేష్వఘాయవాః అఘాయవస్తాన్ అఘయవైత్యఘాయవాః తాగ్గస్తే తే దధామి దధామి జంభయోః జంభయోరిది జంభయోః యో అస్మభ్యం అస్మభ్యామరాచీయాత్ అరాచీయాద్యః అరాచీయాదిత్యరాచీయాత్ నో ద్వేషతే ద్వేషతే జనాః జన ఇతి జనాః నిందాద్యః యో అస్మాన్ అస్మాం దిప్సాత్ దిప్సాచ్చ సర్వం సర్వం తం త్వమస్మసా మస్మసా కూరు కుర్వితి గురు సాం సీతం మే సాం సీతమితి సం సీతం మే బ్రహ్మ బ్రహ్మ సాం సీతం వీర్యం సాం సీతమితి సం సీతం వీర్యం బలం బలమితి బలం సాం సీతం క్షత్రం సాం సీతమితి సం సీతం క్షత్రం జిష్ణు జిష్ణు యస్యాహం అహమస్మి అస్మి పురోహీత పురోహీత ఇతి పుర హీత ఉదేషాం ఏషాం బాహూ బాహూ అతిరం బాహూ ఇతి బాహూ అతిరముత్ ఉద్వచ్చాః వచ్చో అథో అథో బలం అథో ఇత్యథో బలమితి బలం క్షిణోమి బ్రహ్మణా బ్రహ్మణామిత్రాన్ అమిత్రానుత్ ఉన్నయామి నయామి స్వాన్ స్వాం అహం అహమిత్యహం అన్నపతేన్నస్య అన్నపతయిత్యన్న పతే అన్నస్య నః నో దేహి ఏహ్యనమేవస్య అనమేవస్య సుష్మినాః సుష్మిన ఇతి సుష్మినాః ప్రప్రదాతారం ప్రాతేది ప్రదాతారం తారిషః తారిష ఊర్జం ఊర్జన్నః నో దేహి దేహి ద్విపదే ద్విపదే చతుష్పదే ద్విపదైతి ద్విపదే చతుష్పదైతి చతుః పదే విశ్వకర్మణే స్వాహా విశ్వకర్మణ ఇతి విశ్వకర్మణే స్వాహేతి స్వాహా పునస్త్రా పునరితి పునః ఆదిత్యా ఆదిత్యా రుద్రా రుద్రావసావ వసావస్వం సమింధతా ఇంధతా పునః పునర్బ్రహ్మా బ్రహ్మాణో వసునీథ వసునీథ యజ్ఞై వసునీతే వసు నీథ యజ్ఞైరితి యజ్ఞై కృతేన త్వం తన్వం తన్వం వర్ధయస్వ వర్ధయస్వ సత్యా సత్యాస్సంతు సంతు యజమానస్య యజమానస్య కామా కామా స్వాహా స్వాహి